జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువర చరితం ముని ప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయధ్వం. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణం కిష్కింధకాండ, రామచంద్రస్వామి దుందుభి కాయాన్ని దశయోజనములు 10 యోజనముల దూరము ఎగజిమ్మాడు కాలిబొటని వ్రేలితో. అలాగే 7 సాలములు మద్ది చెట్లను ఒకే అస్త్రం చీల్చి పర్వతాన్ని పగలగొట్టుకుని మరలా భూమిలోకి వెళ్ళి తిరిగి వచ్చింది, అమ్ముల పొదిలో దూరింది. అది చూసి సుగ్రీవుడు పరమానందభరితుడైపోయాడు. అయిపోయి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమజ్జైవ ప్రియార్థం మే వైరిణం భ్రాతృరూపిణం వాలినం జహి కాకుత్స మయాబద్ధో అయమంజలి. రామా, నీకు అంజలి బంధాన్ని జోడించి చే 2 చేతులు ఎత్తి నమస్కరించి అర్థిస్తూ ఉన్న నా అన్నరూపంలో ఉన్నటువంటి శత్రువు వైరి అతడిని వాలిని జహి ఇక జయించవయ్యా రామా అంటే, తతో రామః పరిశ్వజ్య సుగ్రీవం ప్రియదర్శనం. రాముడు కౌగిలించుకున్నాడు సుగ్రీవుణ్ణి పరమానందంతో. కౌగిలించుకుని ప్రియదర్శనుడు అయినటువంటి వాడటంటే అంత ఆనందపడిపోతూ ఉన్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు అంటే చాలు రామునికి ఆనందం, అతడి ఆనందమే తన ఆనందం. అలా ప్రత్యువాచ మహాప్రాజ్ఞో లక్ష్మణ అనుమతం వచ. లక్ష్మణ అనుమతం అంటే లక్ష్మణుని వంక చూస్తూ సుగ్రీవుడితో అంటూ ఉన్నాడు, అస్మాత్ గచ్చేమ కిష్కింధాం క్షిప్రం గచ్చ త్వమగ్రత. మనం వెళ్దామయ్యా ఇప్పుడు ఇక కిష్కింధకు వెళ్ళి ఆ వాలిని పిలువు. వాలిని పిలిచి యుద్ధానికి నువ్వు పిలిచినట్లయితే నేను ఈ చెట్ల చాటున ఉండి అతడిని నేను సంహరిస్తాను, కనుక బయలుదేరండి అని బయలుదేరారు. బయలుదేరే సుగ్రీవుడు వెళ్ళి పెద్ద వినదద్ఘోరం పెద్ద ధ్వని చేశాడు, రా అన్నా రారా, ఇంతకాలము ఏదో విర్రవీగా ఇప్పుడు రా అని పిలిచేటప్పటికీ భ్రాతు క్రుద్ధో వాలి మహాబలహ నిశ్చక్రామా. వాలి కూడా మహాబలుడు కదా, కోపం వచ్చేసింది, ఏమిటి వీడు కోతి సుగ్రీవుడు నా మీద కేకలేస్తూ ఉన్నాడా అని బయలుదేరి వచ్చాడు. వస్తే వాలి సుగ్రీవయోహో తతః సుతుములం యుద్ధం అభూత్. తుములమైన యుద్ధం అంటే భయంకరంగా సాగింది, ఇద్దరికి కూడా కొట్టుకుంటూ ఉన్నారు. గహనే గ్రహయోర్ఘోరం బుధ అంగారకయోరివ. బుధుడు అంగారకుడు కొట్టుకున్నట్లుగా కొట్టుకుంటూ ఉన్నారట ఇద్దరు కూడా. పెద్ద పెద్ద గ్రహాలంతంత ఉన్నారు అన్నమాట. తత్రైరసని కల్పయిశ్చ వజ్రకల్పయిశ్చ ముష్టిభి. పిడుగుల్లాగా పడుతూ ఉన్నాయి పెద్ద ధ్వనితో పిడిగురుద్ధులు, వజ్రములాగా పడుతూ ఉన్నాయి. ఇలా క్రోధమూర్ఛితవు, ఒకరిని మించి ఒకరు కోపాన్ని తెచ్చుకొని కొట్టుకుంటూ ఉన్నారు. చాలా రోజులైపోయింది కదా, మధ్యలో గ్యాప్ వచ్చింది ఇద్దరికి. అంతకుముందు రోజు కొట్టుకోవటమే, మళ్ళీ ఇప్పుడు కొట్టుకుంటూ ఉన్నారు. తతో రామో ధనుష్పాణి తా ఉభౌ సముదీక్ష్యతు. రాముడు ధనస్సును ధరించి ఉన్నాడు, చూశాడు ఇద్దరిని కూడా, ఉభౌ ఇద్దరిని చూశాడట. చూస్తే ఎలా ఉన్నారు, అన్యోన్య సదృశౌ వీరౌ ఉభౌ దేవావివ అశ్వినౌ. అన్యోన్య సదృశులు, ఒకరితో ఒకరు సమానంగా ఉన్నారు. ఆకారాలు, ఎత్తు, ఒడ్డు, పొడుగు, అవయవాలు అన్నీ కూడా అశ్విని దేవతల్లాగా అన్నదమ్ములు వీళ్ళిద్దరు, అశ్విని దేవతలు వాళ్ళిద్దరు ఒకే రకంగా ఉంటారు. ఎన్నావగచ్చత్ సుగ్రీవం వాలినం వాపి రాఘవ. ఎవరు సుగ్రీవుడు, ఎవరు వాలి తెలియట్లా, అంతకుముందు చూడలేదు కదా, పని చూసిన వాళ్ళకి ఏదైనా కొంత గుర్తుండొచ్చేమో కానీ రాముడు చూడలేదు ఇద్దరిని. సుగ్రీవుడిని చూశాడు కానీ వాలిని చూడలేదు, కనుక ఇప్పుడు కృతవాన్ బుద్ధిం మోక్తుం అంతకం శరం. నా ఏంటిది, బాణాన్ని విడిచానా, ప్రాణాలు తీసేస్తుంది, కానీ విడవటానికి చాలా భయంకరంగా ఉన్నది, కనుక విడవకూడదు అని నిశ్చయించుకున్నాడు రాముడు. ఏతస్మిన్నంతరే భగ్న సుగ్రీవ తేన వాలినా. ఆ దెబ్బలు తిని తగ్గిపోయింది సుగ్రీవుని యొక్క శక్తి. అపశ్యన్ రాఘవం నాథం ఋష్యమోహకం ప్రదుద్రువే చూశాడు. కానీ చూస్తే ఏమి, రాముడు కనపడలేదు ఎక్కడా కూడా, రాలేదనుకుంటా అనుకుని ఆ ఋష్యమోహక పర్వతం కేసి మళ్ళీ పరిగెత్తాడు. పరిగెడితే వాలి కూడా అభిద్రుత వాలి వెంట పడ్డాడు. తం ప్రవిష్టం వనం దృష్ట్వా వాలి శాపభయార్జిత. కానీ ఆ వనంలో శాపమున్నది కనుక ప్రవేశించడానికి భయపడ్డాడు వాలి. భయపడి పోయావులే, పో బ్రతికిపోయావురా అని వాలి వెనక్కు తిరిగేసి వెళ్ళిపోయాడు కిష్కింధకు. అయితే సుగ్రీవుడు వచ్చాడు. వచ్చి ఏడుస్తూ వచ్చాడు, ఏమయ్యా రామ, ఏమిటిది హ్రీమాన్ దీనం సిగ్గు, దీనుడైపోయాడు. వసుధాం అవలోకయన్ భూమిని చూస్తూ, ఎందుకంటే తన్నులు కూడా తిన్నాడు, ఓడిపోయాడు కదా, మరి మళ్ళీ తన్నులు తిన్నాడు. అందరూ చూస్తూ ఉండగా ఇదేమిటి ఇలా చేశావు, ఆహ్వాయస్వ ఇతి మాముక్త్వా, పిలవమని చెప్పావు, పరాక్రమాన్ని చూపిస్తాను అన్నావు, కానీ చెప్పిన పని చేయలేదే, ఏమిటిది ఎందుకు చేశావు ఇలా, వద్దంటే పని నేను వెళ్ళేవాడిని కాదు కదా, నేను వాలిని నహన్మి, నేను వాలిని సంపనని, నువ్వు అని ఉంటే నేను ఎందుకు వెళ్తాను, నువ్వు ఎందు ఏమిటి పని చేశావు అని అంటే రామచంద్రస్వామి అంటూ ఉన్నాడు. సుగ్రీవ శ్రూయతాం తాత క్రోధశ్చ వ్యపనీయతాం. నాయన కోపాన్ని విడిచిపెట్టు, నే చెప్పే మాట విను, ఎందుకని విడవలేదంటావా, అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ త్వంచ సుగ్రీవ వాలి చ సదృశౌస్తః పరస్పరం. మీరిద్దరు కూడా ధరించిన అలంకారాలు కానీ, వేషాలు కానీ, ఎత్తు పొడుగు కానీ, నడక కానీ, స్వరేణ మాటలు కానీ, కేకలు కానీ, నవ్వులు కానీ, అన్నీ కూడా వర్చసా, మీ యొక్క తేజస్సు కానీ, చూపులు కానీ, విక్రమం కానీ సమానంగా ఉన్నాయ్యా. రూప సాదృశ్యాన్ మోహితో నేను తెలుసుకోలేకపోయాను, అందుకే నోత్సృజామి మహావేగం శరం, అందుకే బాణాన్ని విడవలేదు. ఇది జీవితాంతకరం, విడిచి ఉంటే ప్రాణాలు తీసేస్తుంది, కానీ పొరపాటున ఏమైనా నీకు జరిగి ఉంటే ఇంకెందుకయ్యా. అహం చ లక్ష్మణశ్చైవ సీత చ వరవర్ణిని త్వదధీనా వయం సర్వే వనేస్మిన్ శరణం భవాన్. ఇప్పుడు నీలోనే ఉన్నాయి మా ప్రాణాలన్నీ, నేను లక్ష్మణుడు సీత నీ అధీనంలో ఉన్నాం, నువ్వు బ్రతికితేనే మా బ్రతుకులు, లేకపోతే ఏమైపోతాం మేము, అందుకని వేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ పిలువు, ఏం చేస్తావు ఈసారి అని అంటే ఆ లక్ష్మణుడు నీకు ఒక గజపుష్పమాల గుర్తుగా వేస్తాడు, ఆ మాలను నీవు ధరించి ఈసారి వెళ్ళు. గజపుష్పి మిమాం ఫుల్లాం ఉత్పాట్య శుభలక్షణాం కురు లక్ష్మణ కంఠే అస్య సుగ్రీవస్య మహాత్మనః. లక్ష్మణ, ఆ గజపుష్పమాలలు, ఆ పుష్పాలు తీసుకొచ్చి దండగా గుచ్చేయవయ్యా అంటే ఆ లక్ష్మణస్వామి గిరితటంలో ఉన్నటువంటి ఆ కుసుమాలను తీసుకొని వచ్చి దండగా కట్టి కంఠే వ్యసర్జయతూ ఆయన మెళ్ళవేశాడు. సతయా సుశుభే శ్రీమాన్ లతయా కంఠసక్తయ విపరీత ఇవాకాశే సూర్యో నక్షత్రమాలయ. ఆ సూర్యుడు నక్షత్రములతో కలిసి ప్రకాశించినట్లుగా ఆకాశంలో జరుగుతుందా అంటే విపరీతము అన్నారు, అలా జరిగే అవకాశం లేదు కదా, మరి సూర్యుడు ఉంటే నక్షత్రాలు ఉండవు, నక్షత్రాలుంటే సూర్యుడు ఉండడు. కానీ ఇప్పుడు ఆ పూలన్నీ నక్షత్రాల్లాగా ఉన్నాయి, సుగ్రీవుడు సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు అని వాల్మీకి ఉపమానం. కనుక చాలా బాగున్నది, ఇప్పుడు బ్రా నేను వస్తూ ఉన్నా, బయలుదేరదాం అందరమీ కూడా మళ్ళ కిష్కింధకు అని బయలుదేరారు. అలా బయలుదేరి వచ్చారు కిష్కింధ. దారిలో అనేక విధాలైనటువంటి వృక్షములు, సరస్సులు అన్నీ చూస్తూ వచ్చారు. అక్కడ సప్తజనులు అనేటటువంటి ఋషులు తపస్సులు చేస్తూ ఉన్నారని వారికి నమస్కరించమన్నారు రామలక్ష్మణులను. వారు మహాపురుషులు అంటే ఆ దిక్కులకు నమస్కరించారు రామలక్ష్మణులు. అలా బయలుదేరి వచ్చారు. ఆ కిష్కింధకు వచ్చి మరలా వీళ్ళేమో ఒక పొదల చాటున ఉన్నారు. మళ్ళీ కేక వేశాడు, రే వాలి రా రారా అని మళ్ళీ కేక వేశాడట. కేక వేస్తే రావటానికి వాలి బయలుదేరాడు. మళ్ళీ వచ్చావంటారా, సిగ్గు లేదంటారా నీకు అంటూ అలా బయలుదేరితే తార వచ్చింది. తార వచ్చి ఆమె ఆపింది, వద్దయ్యా ఇప్పుడు వెళ్ళవకు, మళ్ళీ వచ్చాడు, నీ చేత దెబ్బలు తిని వచ్చాడు. వచ్చాడు అని అంటే ఏదో ఉంది, కారణం ఏదో ఉన్నది, ఇతని వెనక బలం ఏదో ఉన్నది, ఈ బలం ఇతనిది కాదు. పూర్వమే మయావీరశ్రుతం కథయతో వచః అంగదస్య కుమారస్య వక్ష్యామి త్వాహితం వచః. అంగదుడు అంతకుముందే వచ్చి చెప్పెళ్ళాడు నాతో, ఎవరో వచ్చారు ఆయనకి బాసటగా వచ్చారు. అయోధ్యాధిపతే పుత్రౌ సూరౌ సమరదుర్జయౌ ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రామలక్ష్మణౌ. అయోధ్యాధిపతులట వారు దశరథ చక్రవర్తి కుమారులు, ఇక్ష్వాకు వంశము వారిది, రామలక్ష్మణులుగా ప్రసిద్ధి చెందినటువంటి పేర్లు కలిగినటువంటి వారు. చారులతో విన్నాను నేను అని చెప్పాడు అంగదుడు. చెప్పాడయ్యా, సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తవు తత్ర దురాసదవు. ఆ సుగ్రీవుడికి బాసటగా వచ్చారట వారు రక్షణగా. తత్ర భ్రాతురుహి విఖ్యాత సహాయో రణకర్కశ రామ పరబలామర్ది యుగాంతాగ్నిరివ ఉత్థిత. దానిలో రాముడు శత్రుబలములను నశింపచేసేవాడట, ప్రళయకాలమునందలి అగ్ని వంటి ప్రతాపం కలిగిన వాడుట ఆయన. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రేయశ్చైవ యశశ్చైకభాజనం. ఎటువంటి వాడు రాముడు అని అంటే తార చెబుతూ ఉన్నది. ఈ శ్లోకము చాలా ప్రసిద్ధమైనటువంటిది. పండిత లోకంలో, కావ్యాలలో, వ్యాఖ్యానాలలో, ద్రవిడ ప్రబంధాల వ్యాఖ్యానాలలో చాలా అద్భుతంగా ఎన్నో చోట్ల వాళ్ళు ఉదాహరణగా ఇచ్చారు ఈ శ్లోకాలని. ఎక్కువగా అసలు భగవద్ విషయము అంటారు, తిరువాయుమలి వ్యాఖ్యానము నంబిళ్ళ గారు చెప్పినటువంటి దాంట్లో రామాయణ శ్లోకాలు ఆయన ఒక రాశిలాగా పోస్తూ ఉంటాడు. విశేషమైనటువంటి అర్థాలను ఆయన చెబుతూ ఉంటాడు. అవే సంస్కృతంలో కూడా గోవిందరాజయ్యం ద్వారా వచ్చినవి. రాముడు సాధూనాం, సాధువులు సత్పురుషులకు నివాస వృక్ష, వారు నివసించటానికి వృక్షము వంటి వాడు పెద్ద చెట్టు. అంటే పూర్వకాలంలో చెట్లే ఎక్కువ, చెట్లు, కొండగుహలు. కొండగుహలైతేనేమో బయటకు ప్రపంచం కనపడదు, చెట్టు కింద ఉంటే బయట ప్రపంచం కూడా కనపడుతూ ఉంటుంది. చెట్టు రక్షణ గాలికి, నీటికి, అన్నిటికీ కూడా, చల్లదనానికి, వేడి తగ్గటానికి, ఫలాలు ఇయ్యటానికి. అలాగే చెట్టు తొర్రలు కూడా ఉండేవి. చెట్టే నివాసంగా ఉండేది పూర్వం. చాలామంది చెట్లలోనే ఉంటూ ఉండేవారు. అంత గొప్పవాడు సుమా, సత్పురుషులైనటువంటి వారికి రాముడు రక్షణ కల్పించేవాడు. ఆపన్నా నాం పరాగతి, ఆపన్నులైనటువంటి వారు ఉంటారు. ఏ ఆపదలు పొందినటువంటి వారికి ఆయన రక్షణము గతి. ఆర్తానాం సంశయ, ఆర్తులు అంటే రోగాలు మొదలైనవి, దుఃఖాలు కలిగినటువంటి వారికి ఆయన ఆశ్రయణీయుడయ్యా రాముడు అంటే. యశశ్చ ఏకభాజన, కీర్తికి ఆయన స్థానము. అటువంటి గొప్పవాడు అని విన్నాను నేను. జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నిరతః పితుః ధాతూనామివ శైలేంద్రో గుణానాం అకరో మహాన్. జ్ఞానము విజ్ఞానము కలిగినటువంటి వాడు ఆయన, జ్ఞానసంపన్నుడు. తండ్రి పంపించగా ఇలా వచ్చాడు, ధాతువులకు పర్వతం ఎలా ఆకరమో, అంటే పర్వతం మీద ధాతువులు, గైరికాది ధాతువులు అంటారు, మనిషిల మొదలైనవి చాలా ఉంటాయి, ఎన్నో ఆ ఎన్నింటికో ఆకరము పర్వతం అని అంటే ఓ పెద్ద రక్షణ అది. అదిగో అలా గుణములకు ఆకరం ఈయన కూడా, మంచి గుణాలు, జ్ఞానశక్తి, బలైశ్వర్య, వీర్య, తేజస్సులు మొదలైనవి ఎన్నో. సాంప్రతంలోకే గుణవాన్ అంటూ రాముని గుణాలే కదా రామాయణం అంతా చెప్పుకున్నది. ఆ గుణాలన్నింటికి కూడా స్థానమైనటువంటి వాడు రాముడు అంటే అని విన్నానయ్యా, ఇంతటి వాడు అని విన్నాను నేను అని చెప్పింది తార. మరి ఆ తార కూడా బోధించింది, పరతత్వాన్ని తెలియచేసింది. ఆ విషయాన్ని మనం ఇప్పుడు గోవిందరాజయ్యం ద్వారా కూడా చూద్దాం. ఈయన ఇచ్చినటువంటి విషయాన్ని ఇలా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. కథాభాగం కథాభాగమే. ఆ రాముని అలా తెలుసుకున్నవారు ఉన్నారు, కొందరికి తెలియదు, సామాన్య మానవుడిలాగానే కనపడతాడు. ఆయన కూడా అసలు మానవుడిలాగా ఉండాలనుకున్నాను అంటాడు, కానీ తెలుసుకున్నారు జ్ఞానులు, తపస్సులు తెలుసుకున్నారు. శ్రీకృష్ణస్వామి అంటే ఆయన అందరికీ మొదటి నుంచి విశ్వరూపాలు చూపించడము, అతిమానుష శీల వృత్త వేషములు అన్నీ ప్రదర్శించేశాడు ఆయన. ఈయన జ్ఞానులకు తపస్సులకు మాత్రమే తెలిసేటటువంటి వాడు రాముడు. దాన్ని కూడా మనం చూద్దాం. శ్లోకత్రయేణ, మూడు శ్లోకాల ద్వారా ఇక్కడ చెబుతూ ఉన్నారు, అంటూ ఉన్నారు. యథా వృక్ష ప్రథమం తాపం అపహృత్య పుష్పఫల ప్రదానాదిన సర్వేంద్రియ తర్పణ. ఈయన నివాస వృక్ష, వృక్షంతో సాదృశ్యాన్ని చెప్పారు. ఎందుకంటే వృక్షమైతే ముందు తాపాన్ని పోగొడుతుంది, చెట్టు కింద చేరగానే తాపాన్ని పోగొట్టి పుష్పములు ఫలములు ఇస్తుంది కదా. మరి తినటానికి పూలు కూడా తినే పూలు ఉన్నాయి, ఫలములు కూడా తినే ఉన్నాయి. సర్వ ఇంద్రియ తర్పణ, ఇంద్రియములు, కంటికి ఆహ్లాదంగా ఉంటుంది, చెవులకు చక్కగా మంచి శబ్దం వినపడుతూ ఉంటుంది, గాలి చల్లగా స్పర్శకు తగులుతూ ఉంటుంది, నోటికి రుచికరంగా పళ్ళు తగులుతూ ఉంటాయి. ఇటువంటి వాడు సుమా తథాయం నివాస ఇది విశేషేణ కాదాచిత్క ఛాయక తరువ్యావృత్తి. నివాస వృక్షము అంటే కేవలం వృక్షం అని లేదు, నివాస వృక్షము. కేవలం వృక్షం అంటే తాడి చెట్టు లాంటిదో ఉందనుకోండి, ఏదో కొంచెమే వస్తుంది అది, పైగా అది ఎండను బట్టి మారుతూ ఉంటుంది అది. కానీ ఇప్పుడు ఇది అలా కాదు, కాదాచిత్కము ఒకప్పుడేం కాదు, నిరంతరము కూడా. వాసుదేవ తరుచ్ఛాయ నాతి సీత న ఘర్మద నరకాంగార శమని సా కిమర్థం న సేవ్యతే అన్నారట పెద్దలు. భారతంలోది అనుకుంటా ఈ శ్లోకం. వాసుదేవుడు అనేటటువంటి ఒక వృక్షం ఉన్నది, ఒక చెట్టు, దాని యొక్క నీడ నాతి సీత న ఘర్మద, అంటే ఎక్కువ చల్లదనం కానీ ఎక్కువ వేడి కానీ ఉండదు, కావలసినంత ఉంటుందట ఈ వాసుదేవ తరువు. అంటే ఇదేమిటి, ఇది ఒక ఎయిర్ కండిషన్ లాగా, పూర్తిగా చలి కాదు, చలికాలంలో ఎచ్చగా ఉంటుంది, వేసవికాలంలో చల్లగా ఉంటుంది. నరకాంగార శమని, నరకము అనేటటువంటి ఒక అగ్నిని, ఆ తాపాన్ని పోగొట్టేది సా ఆ తరువు. కిమర్థం న సేవ్యతే, ఎందుకోసం సేవించట్లేదు లోకమంతా, ఆశ్రయించండి ఆ వాసుదేవుణ్ణి అంటూ ఉన్నది భారతం. కనుక అలాగే ఈయన కూడా నివాస వృక్షము. సుగ్రీవద్రోహకరణేన నాస్మాకం సాధుత్వలేశ ఇచ్చాదయ. అసలు ఆ సుగ్రీవుడు ఉన్నాడే, అతని దగ్గర లేశమైనటువంటి ద్రోహము కూడా ఏం లేదు, అతడేం తప్పు చేయలేదు, కనుక సాధువులకు రక్షణ కల్పిస్తాడు. అంటే సుగ్రీవుడు కూడా సాధువే, అందుకే ఆయనకి ఈయన రక్షణ కల్పిస్తాడు. ఏవం ఆపన్నానాంతు పరాగతి, ఆపన్నులు, ఆపదల్లో ఉన్నటువంటి వారికి ఆయనే గతి. యోగక్షేమం వహామి ఇత్యుక్తరీత్యా ఆశ్రిత విషయే ఉపాయదశ ప్రభృతి ఫలపర్యంత సర్వకార్యకర ఇత్యర్థ. యోగక్షేమం వహామ్యహం అని గీతలో చెప్పాడు, నన్ను ఆశ్రయించినటువంటి వారి యొక్క యోగములు క్షేమము, యోగము క్షేమము, నేనే వహామి మోస్తూ ఉన్నాను అంటాడు ఆయన. ఇస్తూ ఉన్నానని లేదు, యోగక్షేమాలు ఇస్తానల్లా, మోస్తున్నాను అంటాడు. యోగం అంటే వారికి లేని దాన్ని ఇవ్వడం, క్షేమము అంటే ఇచ్చిన దాన్ని పోకుండా కాపాడటం. ఇక్కడ ఈ లోకంలో ఏది కావాలో అది ఇస్తూ ఉంటాడు. అలాగే పరలోకంలో మోక్షాన్ని కూడా ఇస్తాడు. ఆ మోక్షము నుండి ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి రాకుండా చేస్తాడు, మళ్ళీ తిరిగి రాడు. ఆ లోక పోయినవాడు ఈ ఉపాయ దశ ప్రభృతి, ఉపాయము మొదలుకొని, ఉపాయం అంటే ఇప్పుడు మనం పరమాత్మని ఆశ్రయించాలి అని అంటే ఏదో ఒక సాధనం ఉండాలి. ఉపాయం అంటే సాధనం, ఏ సాధనం? భక్తి, ప్రపత్తి, ఇలాంటివి ఎన్నో దాంట్లో రకరకాలైనటువంటివి ఉంటాయి. అవి కొన్ని పూర్తిగా మనం చేయగలిగే, ఈ చేయలేని, ఈ చేసేవాటిల్లో కూడా పొరపాట్లు ఉన్నవి, ఇలాంటివేమి చూడడు. అసలు ఆయనే ఉపాయం అవుతాడు. ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆయనే ఉపాయం అయిపోతాడు, ఆయనే రక్షిస్తాడు. ఒకసారి అభయం ఇచ్చాడంటే ఇక విడిచిపెట్టడు. చాలా సులువైనటువంటి వాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు అన్నారు. ఇంకా రేపు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ.